దృష్టో దిగ్విజయేరాజ్ఞ దీనవచ్చరణం గతః నమయా మారణీయోయం సారంగ ఇవ సారభుక్. తతః దిగ్విజయ సమయే పరీక్షిత స కలిహి దృష్టః తం మారితుం ఉద్యుక్తః పరీక్షిత. తత్సమయే స కలిహి దీనవత్ తం శరణం గతః. ఓ మాం హంతుం నార్హతి భవాన్ ఇత్యుక్త్వా రాజా చ అయం మయా న మారణీయ ఇది చింతయామాస. అయం కలిహి అధునా మాం శరణం గతః అస్తి సారంగ ఇవ మృగ ఇవ మాం శరణం గతః అస్తి అయం సారభుక్. సారా ఇది కుశస్య నామ స్త్రీలింగే అస్తి. సారాం భునక్తి ఇది సారాభుక్. అత్ర సారభుక్ ఇది ఆశ్రవ ప్రయోగ. అథవా సర్వం సారం, కథాసారం, తీర్థసారం, తపస్సారం, ధ్యానసారం, వస్తుసారం సర్వమపి భునక్తి తథాపి అయం సారంగః న మయా హంతవ్యః ఇది చింతయామాస ఇత్యర్థః.